భిక్షైతే మిత్రోన భజ్యతేర్షణే శ్రవోదో వృషిణిష్మాజర్షణో యజ్ఞేభిర్గేభిర్లే విశ్వదర్షణి సజోషస్వా దివో నరో యజ్ఞస్య మానుషోజనస్వం నాజర్జుహ్వే అధ్వరే సుదానవేధిలామనతస్వసమాదే భూతేషవేదతో దివో దివోహమోదారతి సమిధాయ సాహోజిమ్మోషిక్షణోషూపరణ్యుగాం కృపాకరోచే అధారి భిక్ష్వేజ్యోతి ప్రియో నోదీ రన్వపురీ మధూర్య సోగన్నత్రి ద్రోణే అద్యతే వాజీన పరిజ్ఞే స్వధాగ్యోనఃశిశుజాగే ధామాయత్తే అజరమాధ ేష్మోదస్వతిమ్రోదస్వస్తిమ్ మిత్రేణ మరోడోమేభిశ్వమేభిర్వృద్వారాజాగ్నే దేవాజనకం యసామజుష్టర్ణోహర్తం ప్రదృక్తి సూరోనయస్రీమాయేస్వతృధోనాయ మత్వాద్రణోర్వేయా మమ హివత్వో అశ్యభోనజమసాన ఆసా విజేహమాన పరదుర్న జిహ్వాదక్ష ప్రదీఘాదృశ్యాంచిదీతేజోజోనధారాద్రుషద్వారఘుపద్మాయుంభా ప్రదీవస్తపుస్రాశ్రోజనారాదీతి మిత్రమాజీమోజ్యోతిపాండ్రేణ మధ్యో అర్ణోజ్యోతిపాండ్రేణ ృక్షోషధీర్ణోజాపత్నాయన్నాదీపదో నాదం ధృవత్నీ భాయోర్భాయో యుద్ధేరకైర్విద్యున్నరవిద్యోష్ శ్రద్ధో బాయో మరుతాంతరక్షర్ధుర్ణేణోరభానోజ్ఞేభిస్వోనో అద్యతమనాథమానాశతో యక్షి దేవా సమా విభావాచక్రవస్తోర్మందేద్యో విశ్వాయుర్జోమృతోమర్తేషద్భుద్భూదీర్జాతేదాయోనయస్పనయంభాసాంజిమస్తూర్జోనశుక్రియోచరపావరోస్నశ్చిత్స్మూర్జాని భస్మహితో నో అస్మద్వాచక్రే అగ్నిర్జరుణాద్మానం సత్వన్నమూర్జసమూర్జం ధారావేవేన వృకేక్షేషందోవారణమన్నమత్తి వాయుర్నరాష్ట్రనతే చూన్ దుర్యామయజత ఆదిగామరాజీరోనఃపరికృత్ ఆరోజోనభానుమద్భిరక్తైరక్తే తదంతరోదీ విభా చిత్రోజాయత్పరిమాం జక్త సోజిరాపత్మన్నౌజో నదీయన్ స్వామ్యమంత్రమోక్షేంద్రహ్మత్వాదవతా దేవతా వాయుం ప్రేణంతి రాధామా అగ్నేభిస్ స్వస్తి వేహీ రాజపతిభ్యర్షంభా తాజోభ్యో గణతే రాజిసుమ్రమదేవతీరా ఉవేవ సోనంద్రోయమానోఘవాగమ్ జయింద్రవీరాణి ప్రదేదా విశ్వవారాణి కురువారో అధృగ్ దేవసో నిపుర్వీరోడాలస్వేరీయజ్ఞా క్షామే భవిష్భువనాయస్వేవాతీరభవోనాచారినోషిధతే జీవితాదవేదోవసూని అభిరాజరగ్నేయో అంతరో మిత్రమహోమనుష్యాత్ తమజరేస్తాస్వాన్ సమర్థేష్మృతేరాజాద్యుమ్నేన శ్రవదా విభాతి సదక్రీధీషితస్తూయమగ్నే స్పృథో బాధస్వదాత స్వాన్ అశ్యామకంకామగ్నేతీ అశ్యామరీమ్రయువీరం అశ్యామవాజమభివాజయన్ అశ్యామ్యుమ్నమాజరాజనం తే ప్రణవ్యదూనుమచ్చాయజ్ఞేన గాతుమవ్యమాన దృష్టద్వారం కృష్ణయామృసంతం వీతీహోతారం దివ్యం దీగాది సస్వీతారనస్తరం జూరోజనస్తా అజరేభిర్నానాదద్భిర్జవిష్ట పావక పూర్వతమ పురుణి పృథోన్యగ్నిరజాతిపర్వన్ విజయవిష్వాదూతాసో అగ్నే భామాగస్తుజయస్తరంది ృజంతే శుక్రాసృజయస్వాక్షాపనంది విభీదాసో అశ్వాహ్రమస్తాదిగాతయమానోయమృతే ప్రకాఘోషయుధోనా సూరస్యేవ ప్రతిదిహి క్షాతిరగ్నే దుర్వక్తుర్భీమోదయ దేవనాహి ఆభార్ణాపార్థీవాణి క్రియాంది మహస్తోదస్య దృఢతాదరసంధ సపాదసాపభయాదోభిస్మేత్రక్షత్రచిత్రమం వయోధా చంద్రం రజం పూర్వీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గణదేయూవస్వ మూర్ధానం దివోరం పృథివ్యా వై స్వానరమృతా జాతమగ్నిం కవిం సమ్రాజమదీభిం జనానామాసన్నా పాత్రం జనయంత దేవాః నాభిం యజ్ఞానాం ప్రదానం రజీనామాహామభిజన్నావంత స్వానరం సత్యమధ్వరాణ యజ్ఞస్య కేతుం జాలయంత దేవాః ప్రోజాయతే వాజ్ఞేరాసో అభిమాదిషా మహాన్యేనగిరాదర్ణ యజ్జాయమాన పిత్రోర్వసేవిందేతుం వజిమేష్మ వైశ్వానరసేదానిక్షదానో నిదివో అమృతస్య కేతునాసేతు విశ్వాభువనాధీమూర్ధని వజాజీవసప్త విసృహ నియోరజాం సమీపేత సుకృతుర్వైశ్వానరో నిదివోరోచరాగమీ హరియో విశ్వాభువనాని ప్రసేదబ్జో గోపా అమృతస్య రక్షితా వృక్షస్య విష్ణో అరుణస్య నూతః ప్రణవోచం విదధా జాతవేదసః వైశ్వానరాజ పతిర్నవ్య శేషు చ సోమరివ భవదేశాను రగ్నజే సజాయమాన పదమే వ్యోమనిం వ్రతాన్యగ్నిర్వ్రతపా రక్షత అంతరిక్షమీత శుక్రదుర్వైశ్వానరోమహినాడమస్పృశత్ జయస్తభ్యాద్రోదీ మిత్రోద్భూతోర్వాజ్యోతిషాతమాః చర్మణీవధిగణే అవర్తయద్వైశ్వానరో విశ్వపథత్తవృక్షం అపముపస్థే మహిళాగ్రభదవిశో రాజానముపతస్థుర్వృగ్ర్యం ఆదూతో అగ్నిమభరద్వివస్థలో వైశ్వానరం మాధరిష్టాపలాపదాః యుగే యుగే విదధ్యం గృహద్భ్యోగ్నే రయం జగతం ధేయవ్యాధీం భవ్యేవ రాజన్ నగరం తమజీతాని వృత్త అస్మాకామగణేవస్తుధారయామేక్షత్రమజరం సువీర్యం వయం జయమ సహస్రమైస్వానరవాజమగ్నేతభూతిభిః అదద్భ్యేభిస్తవ గోపాభిరిష్టేస్మాకం పారిహృదధసూరీర్ రక్షారణో దదుషాం సర్ధో అగ్నే వైశ్వానర ప్రచరదాదీస్తవానః అహస్తకృష్ణమహరర్జునం చ వివర్తే ధేయజాదీవేద్యాభిః వైశ్వానరోజాయమానో నరాజావాదిరజ్జ్యోతిషాగ్నిస్తవాంసి నాహంతం త్వం న విజానాం యోధుం నయం వయంతి సమరేతమానాః పరోపదాత్యపరేణ పిత్రా సయస్తం ధుం స విజానాభ్యోతుం భవత్వాన్యదాది జయేంద్రిగేతమృతస్య గోపావచరణం పరో అన్యే నమస్యన్ అయం హోరా ప్రథమః పశ్య దేవమిదం జ్యోతిరమృతం వర్తేరు అయం దరగ్నే ధ్రువాని రతో మధ్యస్తంభా ఆవర్ధమానః ధ్రువం జ్యోతిర్నిహితం ధృజేకం మనోజమిష్టం పదగ స్వందః విశ్వే దేవాస్తమానదస్తకే దానేకం క్రతుమభివియంతి సాధు విభేకం నాపదవిదక్షణి ఈదం జ్యోతిర్ధృతయాధీతమంజర్ విభేమనశ్చరతి దూరాధేం సరి భక్ష్యామిగమనోమారిష్యే విశ్వే దేవానవస్కంధిజానాస్వామగ్నేతమాదిశివాంసం వైశ్వానరవదూతజేనవద్రోపదూతజేన పురోవో మంత్రం దేవ్యం ద్రో వ్యక్తిం ప్రాయతి యజ్ఞే అగ్నిమద్ధరేతాదిధ్వం పురముఖ్యే విస్తయినో విభావా శ్రద్ధరాకారది జాతవేదా తమోద్యమః పూర్వణీరోదరగ్నే అగ్నిభిర్మనూషయిధానః సోమంజవస్మై భవదేవ సూడం ఘతన్న శుచీమదయ పవందే దీపాయతశ్రవధామత్యే అగ్రయే దాదవిప్రముక్తై చిత్రాభిష్టమోదిభిశ్చిత్రశోచర్వ్రజస్ దాతా గోమాతో దధాతి ఆయ ప్రోజాయమాన ఉర్వీరూరేదృశాధాకృష్ణాధ్వా అధ బహుచిత్తమూర్ణ్యాస్థిరస్వజుగాదృశేవక నూనశ్చిత్రం పూర్వాజాభిరుచీరయం మఘవద్భస్తేహి జేరాధాశ్రవదాభిసంధ్యమోధాగ్రభుసంజంతారోజోగతే హవిష్మాన్ భరద్వాజేర్వాజశ్చేరాీమాీరా జరస్వోతృషితో ప్రయుక్తి ఆనో మిత్రవరు నారాద్యాహోత్రాయ పృథివీవ వృత్యాంభోదా మంద్రతమానో అధ్యుగంధర్దేవో విదధావృత్తేరు ఆవకయా జుహ్వా అంగీరంగిరీవీ ఆయుమ్యాంతి ప్రయసం పంచజనా ృందేహయం నమాసాపరీరక్తామయాృతవాదీతుభక్తి అన్యక్షతే పృథివ్యాశ్రాయజ్ఞేన చక్షుశాన పూర్వీకోదర్దేభీరగ్నే అగ్నిభీరిధాన రాజస్సూ నో సహతో వాసాన అతిశ్రదేమృజనా మధ్యే హోతా దురోణే బర్హి గౌరాగ్నిస్తోరీరై అయం దూనస్సూరాూర్యోన శోచిరాదాన ఆయస్మిన్ స్వాగేస్తోహ్యాఘానిమానూషాయ్యై జ్యేష్టాయ్రాద్రోఘోద్రమర్జో భద్రపోషాధీరు స్వాస్మాకేరేన సూచైరక్ష్ట వేద మహాజాతేదాన్వన్వ్రాజాయి అధస్వాస్వనయంతి భాగోపృథాయక్షీ సర్జోయస్పంద్రోషితోధవీయాట్ సత్పన్నా అర్పండిరాయా విశ్వేరగ్నే అగ్నిభేదాన వేషీరాజో వ్యాజుతాపదే సదయీమాశ్వీరా తద్విశ్వాసు భగదో భగాన్యేవియంతి మనినో నవయా సృష్టిరయర్వాజో వృత్రసూర్యే దివో వృష్టిరీర్జో రీతి పంభగో నాయిరత్రమిషే పరిద్మే వక్షయతి దస్మవచ్చా అగ్నే మిత్రో నృగత ఋతశ్చాశిక్షత్తా వామస్య దేవభూరే తదత్వాదిశ్వదాహంతిమేత్రోమిపదేర్భ్యవాజం ప్రాజేతాతరాజాజోషాన ప్రాపాే దూనో సహతో గీర్భిరుక్షైర్యజ్ఞైర్మర్తో నిశీచం వేద్యాట్ విశ్వం తేద ప్రతివారవర్గే ధత్తే ధాన్యా అంబత్య దేవ సవ్యై సాగ్రధ్యాసౌ అశ్రవసా సువీరాగ్నే సూనోదగదః పుష్యసేధా కృణోషయచ్చవ సా భూరి పశ్వోపజోమృకాయాగజే సూరజే పద్మాసో నోదగసో నో విహాయా అగ్నే శోకం సనయం వాజినోదా విశ్వాభిర్ఘేర్భిరవిమస్యాదేమదీమాీరా అగ్నాయోమర్చోదు బోధియం జుజోషధీ మదన్వడ ప్రభూర్యైషమం పురీతలసే అగ్నిరుద్ధి ప్రేత అగ్నిర్మేధస్తమర్షి అగ్నిం హోదారమీరే యజ్ఞేషు మనుషోభిదా అగ్నేవేర్వర్ధన్ తేనాయో అర్జః పూర్వంతోదస్సు మాయవో వ్రతైశ్రీక్షంతో అవ్రతం అగ్నిరప్సావేదీషహం తీరం దాదిసత్తాజిం యశ్చత్రతం దిగవసంగక్షిత్రవోభియా అగ్నిర్విద్మనానితో దేవో మర్తమురుష్యతి సహాయశ్చేతో నిర్వాజేష్మిత్రమహోదేవేవానగ్నేవోచస్సుమతిరోదస్ోస్తిక్షిజిమోన్ేన్విషో అంభాం సుచరితాతరేమతాతరేమతపాపసాతరేమూషుకో అరీధిముషద్భుతం విశ్వాసాం విశాం పరివృంజతే గిరా వేదేద్దిమో జనుషా కచ్చిదాసుచిర్జోక్తిగర్భోజదచ్యూతం మిత్రం నయం సుధీతం భృగవోదసర్వనస్వతాభీర్యమూర్ధ్వదోజిషం సర్వం సుప్రీతో వీరహూయే అద్భుత ప్రశస్తిభిర్మహయసే దివే దీవే సత్వం దక్షశ్చ భృగో వృతే భూరయః పరస్యాంతరస్య తరుషః రాజసూ నోదగోమర్చేష్ఛమీరయ ప్రథో భరద్వాజాయ ప్రసానం అదీథిం స్వర్ణరమగ్నిం ఓదారం మనోషస్వద్భరం ఇప్రన్నద్యుక్షవాచసం సువృత్తిహవ్యవాహమరే పాపకయాయ స్థిరయం చాక్షామన్నయామన్నేతనోరణాయో ఘణేన తృఢానో అజరా అగ్నిమగ్నిం వస్తమిధాదువస్య ప్రియం ప్రియం వో అదీధిం గృణీషి ఉపభోగేర్భిరమృతం వివాసత దేవో దేవేషు వన దేవార్యం దేవో దేవేషు వన దేహి నోదువా సమిద్ధమగ్నిం సమిధా గిరాగ్రేణేశుచం పాపకం పురో అధ్వరే ధ్రువం విప్రం హోదారం పురువారమద్రుహం కవిం సుమ్నైరీమహే జాతవేదనం దూరమగ్ని అమృతం యుగే యుగే అవ్యవాహం దశరే పాయమీర్యం దేవాదస్తమృతాదస్తాగ్రేవ్యం విభం విశ్వజిం నమాదానిషే విభూరం నగ్న ఉభయా అను ప్రదా దూతో దేవానాం ప్రజాసీ సమీయతే మతిమావృణీమహేధస్మానస్త్రివరూథ శివో భవ తమ సుప్రతీకాం సుదృతాం స్వంతమవిద్వాంసం విదృష్టారం సపేమ సయక్షద్విశ్వాజినాని విద్వాగ్నిమృతే అవగ్నేవాణయస్థానకవజే సూరధీజిం యజ్ఞస్య వా నిశీజిం భోజీజిం వాతమిత్రేణ క్షితవ సోదరాజా త్వమగ్నే వనక్షతో నిపాహిత్వమూన సహదావన్నమద్యాత్ సన్వాధ్వన్వద్భ్యేదుపాధ్రీరయాయ్యసహస్రీ అగ్నిర్హోదా గృహపాధి స రాజా విశ్వాజనీమా జాతవేదేవానాతయో మధ్యానా ప్రజాజతామృతా అజ్ఞేయ విశో అధ్వరచోద పావాగసో చేష్ం హియజ్వాయ జాతిమయినాభూర్హవ్యావాహయవిష్ఠజాసే అద్య అభిప్రయాం సుధీతా నిక్షోరిధీతరోదీయ్యై అపారోమన్వాజాతావే విశ్వామిదాతరేమ తాతరేమ తాతరేమ అగ్నే విశ్వే విశ్వనీక దేవైరూర్ణావంతం ప్రథమశీదయోనిం కులాయినం ఘతవంతం మిత్రేయజ్ఞయమానాయ సాధు ఇమమర్యమధర్మవరగ్నింసంతి వేధసా యమం గోయంతమానాయన్నమోరాం సవ్యాభ్యష్వా దేవీస్వస్తే ఆ దేవాన్ వక్షమృతృతృతో యజ్ఞం దేవేషు విస్తృత భజమత్వా గృహపదే జనామగ్నే అకర్మ సమిధా బృహంతం అస్థోరిణోగాఘవత్యాని సంతు దిగ్న దత్తేజాసంధీసాధిమగ్నేయజ్ఞానాభూతా విశ్వేషాంజిల దేవే ధర్మానుషేజనే సనో మంత్రాభిరధ్వరే జుహ్వాభిర్యజామహ ఆ దేవాన్వక్షియక్షీ చ ేత్థాహి వేధో అధ్వర పథశ్చేవాంజసా అగ్నేయజ్ఞేషు సుక్రతో స్వామీ అధ్యిభరతో వాజిభిస్సునం ఈజేయజ్ఞేషు యజ్ఞియం త్వమిమావార్యా పురుదివో దాసాయ సంతతే భరద్వాజాయ దాసుషే స్వందూతో అమర్యావహాదీవ్యంజనం శృణన్ విప్రస్తృష్టజం స్వాగ్నే స్వాధ్యో ఓమర్తాసో దేవమీరే యజ్ఞేషు దేవమీరతే ప్రయక్షి సంధృత ఉదకృతం సుదానవః విశ్వే జుషంత కామినాః సంహోదామనర్హితోరాదాజుష్ట అగ్నేయక్షీ దివో విశా అగ్నాయాహి వీతయే గృహానో హ్యదాదయే నిహోదా దత్సి బర్హిషి అనంతా సమిద్భిరంగిలో ఘతేన వర్ధయామసి గృహచ్చోచాయ సనః ప్రదుస్రవాయమచ్చాదేవ వివాసతి జుహదగ్నే సువీర్యం స్వామగ్నే పుష్కరాదర్జ సర్వాణి రామంతర మూర్ధ్నో విశ్వస్య బాఘతాః సమత్వాదధ్యం గృహః పుత్రయీధే అథర్వణః వృత్రహణం పురంతరం సమత్వా పాచ్యో విషాదుమీధే దస్యుహంతమం ధనంజయం రణే రణే ేక్షుభ్రవాణిరాజిరాభిర్వర్ధాసిందూభిత్రే మనోదక్షం దసదముత్తరం తత్రాసదకృణవసే నహితే పూర్తమక్షిపద్భువన్ దేవానామృతో అసాధువో వనమసే ఆర్జిరగామి భారతో వృత్ర పూర్చేతన దివో దాసస్య సత్పాదిః సగిరిష్వాహిమార్తే మాలీంద్రాసం మహిత్వనా అన్నన్నపాతో అస్త్రేతః సప్రత్నమన్నవీయసాగ్నేర్జుమ్నేన సంజతా బృహద్దంతభారుణా ప్రవసాయో అగ్నయే స్తోమం యజ్ఞం చ దృష్ట్యా అర్థకాయ చ భేదతే సహియో మానుషాజుకాధీరద్ధోతా కవిక్రరు దూతశ్చ హవ్యవాహనః కాలాజాదాదృశ్యమృతాదిత్యాన్ మానుదంగనం వసోయక్షీహరోదధి వశ్వీతే అగ్నే సందృష్టిరిషజతే మత్యాయ ఊర్జోనపాదమృతస్య సత్పాదాస్త్రేష్టోద్యత్వా మన్వన్ సురేష్ణాః వర్త ఆనాసతు వ్యక్తి ఏతే అగ్నే త్వోతాజితయం తో విశ్వమాయుః అరంతో అర్జో అరాదీర్మన్వంతో అర్జో అరాదీ అగ్నిస్తిగ్నేన శోచిషాయాస్వన్యా అర్త్రిణం అగ్నిర్నో వలదే రయం సువీరం రయమాభరజాత వేదో వితర్షణే జగిరక్షాం త్రిశుక్రతో పాహ్యం శోజాత వేదో అఘాయత రక్షాణో బ్రహ్మణ స్కలే యో నో అగ్నే సురే భావనతో అవధాయతి తస్మాన్న పాహ్యం జిహ్వజా పరీవాధస్వ దుష్కృతమం పర్తో యో నో జిఘాణం ప్రతి భరద్వాజాయ సప్రథ శర్మ యక్షసహంత్య అగ్నేవరేణ్యం వసు అగ్నిర్వృత్రాణి జంఘనద్రవిరస్యుర్వి పంజయా సమిద్ధ శుక్ర ఆహూత గర్భే మాతృష్పిజుష్పిజామి విద్యుదానో అక్షరే క్షీరన్ మృతశో నిమా బ్రహ్మ ప్రజాపదాభ రజాత వేదో విదర్షణే అగ్నేయద్ధీతయద్ధివి ఉపత్వారణ్వసంగతం ప్రయస్వందస్సహస్కృత అగ్నే గజ్మహే గిరాః ఉపచ్ఛాయామీవ ఘృణే రగన్ వసంవాదే భయం అగ్నే హిరణ్యసంగతః యముగ్రజీవ సర్గః దిగ్మశృంగో నవంసకః అగ్నే పురో రురోజీత ఆయంహస్తేన ఖాదినం శిశుం జాతన్న విభ్రాజి దిశామగ్నేం సద్ధరం ప్రదేవం దేవీకే ఫలతామసు విత్తామం ఆస్తేజో నౌనిషీదతు ఆజాతం జాతవేదతి ప్రియం సీతాదీధిం శ్యోనాగృహపతి అగ్నే జుక్ష్వాహియేతవా స్వాసో దేవ సాధవా హరం వహంతి మన్యవే అచ్చానో జాహ్యావహాభిప్రజాం జీవితయే ఆ దేవాం సోమపీతయే ఉదగ్నే భారతద్యుమదజస్రే నదవిద్యుదత్ శోచావిభాహ్యజర వీతీయో దేవం వర్తోదుపస్యేదగ్నిమీరీతాధ్వరే హవిష్మాన్ హోతారం సత్యయజం రోదస్యోరుత్తానహస్తోనమసావీవాసేత్ ఆదే అగ్రగచాహవిర్హృదా దష్టం భరామసి ఏతే భవంతో క్షణఋషభాసో వసావుత అగ్నిం దేవాసో అగ్రియమింధతే రక్షహంగామం ఏనావసోన్యాభృతాధృతారక్షాంసి వాజినా భద్రం నో అపీవాతయమనా హరి సోమభియముగ్రదర్థ పూర్వంగ్రహ్మీర్ణానయింద్ర ప్రియోదృష్ణోపధీరో వజ్రహస్త విశ్వామిత్రిత్రిం పాహియీశీతరుత్రోయశ్రీప్రాంగోజోపాధీనా ృద్వాజాయేవాహిప్రత్నసాముందోతీర్భి ఆయుసూర్యం కృణిభిరో జయిత్రోంగ్రభిగాయింద్రృంధి హే తామదా బృహదింద్రస్వధామే భీతాముక్షయంతద్యుమంతం మహానూనం తపసం విభూజిం మత్సరాసో జరిహృడంత ప్రదాహం ఏభి సూర్యముషసం మందసారో మాదయోపాధృఢాయి మహామజిం పరిగాయం వసంతం నుత్సాచ్యూతం తదసస్పరి స్వాత్ సభక్రపాదమనధ్వంసనాభిరామాసో భక్వం సత్యాని జీవ ప్రాధక్ష్యాంగిరస్వాలక్షాంగిరస్వాళ్యోపత్యామృష్టో బృహదింద్రస్తభాజ రోదసీ దేవపుత్రే ప్రత్యే మాతరాయ అనరత్వాదిశే పురయింద్రదేవాయేకం తపసం దధిరేవనాయ అదే భోజనభ్యోహితదేవాన్ సర్వదామృణత ఇంద్రమత్ర అధజ్జౌశ్చిత్తే అపరానువజ్రాజ్జితానామధ్యయథాత్వస్య మన్యోః అయం యదింద్రో అభ్యోహదానం విశ్వాయుస్తయతే జఘాన అధత్వష్టాదే మహౌగ్రవజ్రం నహత్రాభిజ్ఞం అవృతచ్చతాశ్రిం నిఘామపరమాన సంజయన నవంతమహిం సంవీణవృజీషిం స్వర్ధాన్యం విశ్వే వరుత సజోషా పదశ్చరం మహిమాంగిం విష్ణుత్రే నిసరాంసి ధామం రతరహణం మధిరమం సుమస్మై ఆక్షోదోమయీ మృగం నదీనాం పరిష్ఠితమసృజమూర్మిమపామన ప్రమత ఇంద్రపంథాంద్రాక్తయోనీతీరపసస్ సముద్రం ఏవాత విశ్వాయ గర్వాం సమింద్రం మహాముద్రమయుర్యం స హోదాం వీరం స్వాయుధం సువజ్రమా బ్రహ్మణ వ్యమవదేవృత్యాత్ సనోవాజాయశ్రవసయుషే చ రాజేధేహి జిమదాయింద్రవిప్రాద్ భరద్వాజే నృగదాయింద్రదూరేం దివిరస్మై దివార్యేణ ఇంద్ర అయావాజం దేవహీదం సనే మమ దేవ సతహీమాస్వీరా తముష్టు హియో అభిభూవ్యోజామన్మన్నవాదూత ఇంద్రా అషాఢముగ్రం సహ మానమాభిర్గేభ్యర్మద్ధమృషభం జర్షణీనా యుద్ధస్తత్వాఖ జగత్వమద్వాదుమాగీ నృహద్రేణుచ్చవ రోమానుషీనామేకృష్టీనామభవత్సహావా ేకృష్టీరావనోదార్యాయ అస్తిస్మిన్వీరా అంతత్త ఇంద్రణస్వీరస్తి కదృదుతా విబోద సయద్భిదేవిధాతేహస్రహిష్టరస్య ఉగ్రముగ్రస్ తమ దీయోరద్ధ్రతురో బూవ తన్న ప్రత్రం దక్ష్యమస్సు యుష్మే యుద్ధావదద్భిర్బలమంగీరోధి అన్నచ్యుతస్తేరయంతమృణో పురో విదురో అచ్చ విశ్వాహ స హి దేవ్యో అస్యుగ్రయీశానగన్మ హరిరూర్యే సోకసాతేత వజ్రీవీరంతసాయో అభవత్సమత్సు సమజ్మనాజని మమానూషానామత్యేనామ్నాదిప్రదత్రే సద్యుమ్నేన తథవ సోదరాజా సవీర్యేణమస్తమోకాః సయోనమురేణమి శోచనాభూత్ సుమంతూనామాసుమూలింధునిం చ ఋణక్షిప్రంసంభారం దృష్టమింద్రః పురాన్ సౌత్నాయ సయథాయనూచిత్ ఉదావతాత్మక్షాపన్యదాజమత్రహత్యాజరథమింద్రతిష్ట్రవజ్రమత్తారక్షిణత్రాభిప్రమందపురమాజా అగ్నిర్నదృష్టంబనమింద్రహేరక్షోనిరక్షసేనభీమా గంభీరయ రిష్టయాయోరుణోదాధ్వాలయద్దుదంభయచ్చ ఆదహస్రం పతిభీరింద్రరాజాద్యున్నదు విమాజేభిరర్వాక్ యాహితో నోదహ సోజస్య నోచితే భజీషే పురుహూతయోతో ప్రతో విద్యుమ్నస్య వీరస్య ఘృష్ణేర్దివోరత్వే మహిమాపి దివ్యాః నాస్యత్రం న ప్రజిమానమస్తి న ప్రతిష్ఠిః పూర్వాయస్య దహ్యో తదత్తే అద్యాకరణం కృతం భోత్సంయుమస్మై గురు సహస్రాని చేత అభిక్షామత్తోర్వజానం ధృషతాని నేథ అనత్వాహిగ్నే అధ దేవదేవామధన్ విశ్వే కవితమంగమీనా ీవోపాధితాయ నివేదనాయ తన్వే గృణాన అనద్యా వా పృథివీ తో నోమత్యాజిహర ఇంద్రదేవాష్వాగత్మా అగ్రే సంయత్తే అస్త్యుగ్రం నవీయోజనయస్వ్ఞైంద్రోదాచర్షమిత్రుద్యుమర్హా అమినస్తోభి ృధే వీర్యాయో పృథస్వృతకర్తృభూల్ ఇంద్రమేణా సాతృహంతమజ్యువాణ సపదాశుభాంసిద్యో వాృధే అధామి పృథూకరస్నా బహులాగభస్తేరస్మధ్యాహిశ్రవాంసి యూథేవ పశ్వపాదమూ నా అస్మాభ్యావృత్సాజౌ తమ మహేంద్రం సతిరామస్య సాకైరిహ నూనం వా జయంతో హువేమ యథాపూర్వే జరితార ఆసురే ధ్యానమద్యారిష్టా సౌవ్రతోధనతా సోమ వృద్ధస్తి వామశ్రమసూన పురుక్షో ఆరాజోస్మాన్ సముద్రేణ సిందోజాతమానాష్టం నాభరూరసమోజిష్టమోజో అవిభూతముగ్రం విశ్వాజుమ్నాష్ణ్యామానూషానామస్మభ్యం దాహరివోమాదయ్యై మద ప్రతనాకారృద్ధయంధ్రతన్నాభరూషుభాంగోగతనయత్రాగౌమం శ్రీమహే జిగీవాంతస్కోదా ఆనోభరమృగణం దృష్ణామింద్రధనస్పృతం సోషుభాంసం సుదక్షం ఏ నవంసామృతనాదుదోంతభోజిభిరుతజామీదామీన్ పశ్చాత్తరాధరాధరాధరస్తా ఆ విశ్వతో అభితమే సర్వాయింద్రద్యుమ్నం సర్వధ్యేక్ష్యస్తేంద్రమృతమాభిరుదీవం శ్రీమహి భావం సోమదేభిక్షేభరాజంధారత్నం మహి స్థూరం బృహంతం ృఢభం వాధానమక వారి దివ్యం సాతమింద్రం విశ్వాసాహమవేనూదనాయోగ్రం సహోదా బృహదం భూవేమ జలం వజ్రన్మహే జన్మన్యమానభ్యో నృభ్యో రంధజాలేష్స్మి పృథివ్యాం దూరదాసౌ హవామహేషయోష్వత్సు మయంతేభిః పూర్వభూత సఖ్యై శ్రోత్రోరుత్తరయిష్యామందో వృత్రాణ్యూరరాజామదేవృహతాకూర్ణయం గాభిభూభాగ్యస్తౌ రయస్తవదా మృత్యుజనా తన్నసహస్రభరవర్వరాజాం సద్ధిదో నో గ్రహతో వృత్తరం జీవోనభ్యమన్యభ్రాధుర్యం దేవేభర్ధాయి విశ్వం అయ్యగ్రస్తమపోవ్రివాన్ సంహంగ్రే జేషన్విష్ణోనాదాన సూర్మన్నోజీయాన్వస్తీయాన్ బ్రహ్మేంద్రో వృద్ధమాభవన్మధూర సోమ్యస్ విశ్వాసాంజపురాంధర్తృమావత్ శతైరాభద్రం ప్రణయ ఇంద్రాత్రదగోరేగవేర్కథాసౌ మధై సృష్టశ్చారుణశ్చ మాయాో నారీరేధీర్తిన ప్రహోద్రువ అప విశ్వాయూధాయిమద్దేవాదిరుష్ణా పూర్ణసరసంసారాధయే కలింధకుత్సాయూర్యసౌ